విశ్వస్య గోపాదేవాదేవేషు యజ్ఞయా రామానాయజసే భూతదక్షస నిద్రాతనానరచ్చా ఆవరుణోజశ్చ సుక్రతుః సనాత్సూజాతాదనయాభృతవ్రత రామాతా విశ్వవేదసా సుర్యాయ ప్రమాహస మహీజ జానాదేజర్వృతాపరీ మహాంతా మిత్రవరుణా సమ్రాజా దేవావసూరా వృధానావృతమాఘోషతో బృహత్ నవాదాశవాదో మహసూనో దక్షస్య సుక్రతూ జ్రప్రదానో యుషోవాస్వధిక్షితః సంజాదానో నియేమధుర్దివ్యాః పార్థివీరిషాః నభస్వదీరావాహం చరంతు వృష్టయాః అధియా బృహతో దివో అభియూథే వపశ్యతః దానా సమ్రాజానమసేహితా నిషేద దుస్సామ్రాజ్యాయ సుక్రతూ ధృతవ్రతా క్షత్రియా క్షత్రమాసతు అక్షశ్చిద్గా దువిత్తరానుల్బనేన చక్షసా నిషిన్మిషంతా నిచిరా నిచిక్యతు ఉతమో దేవ్యరీతిరుష్యతాంనా సత్యా పురుష్యంతో మరుతో వృద్ధశవస తేనో నావమూరష్యదరిభానక్తం సుదానవ అరిష్యంతో నిపాయుభిస్స చేమహి అగ్న చే విష్ణవే భయమరిష్యంత సుదానవే శృతిస్వజావం సింధో పూర్వచిత్తరే తద్వార్యం వృణీమహే వరిష్టం లోపయత్యం మిత్రోయత్పాంతివరుణోజదర్జమా ఉదన సింధూరపాంతం మరుతస్తశ్వినా ఇంద్రో విష్ణుర్మేధ్వాంస సజోషస ఏష్మా వనుషో నరోభిమాజిత్ విఘ్నం అక్షోద ప్రతిఘ్నం త్రిభూర్ణయ అయమేకయుక్తూర్చే విష్పతి వ్రతాన్యనూపశ్చ రామసీ అనుపూర్వాజ్య సశివ మిత్రస్య వ్రతవరుణస్య దీర్ఘశ్రుత్ పరియోరశ్మినా జివోంతాన్మే పృథివ్యా ఉభే ఆప ప్రౌరోదసీమహి ఉదృష్యసరణే జివోజ్యోతిరయం స్రసూర్యా అగ్నిర్న శుక్రస్వమిధాన ఆహూత వచో దీర్ఘ ప్రసధ్వనీషేవాజస్య గోమాత ఈషేహి పిత్వో విషస్య ధావనే తత్సూర్యం రోదసీ ఉభే దోషావస్థోరుపబ్రువే భోజేష్స్మాం అభ్యుచ్చ రాసదా రిద్రముక్షణ్యాయ నేరజతం హరజానే రథం యుక్తమాసనామ సుషామాని తామే అశ్వానాం హరీనాం హితోసనా ఉదోనుగృత్యానాం నృవాహస స్మరీశూకరావంతావిప్రాణమిష్టయామతి మహోవాదినావర్వంతాసచాసనం యువో ఋషురథం భువే సధస్తుచ్చాయ సూరిషు మధూర్తదక్షావృషణావృషణ్వసు యువం వరోషాం మే మహేతనే నాసత్యా అవోభిర్జాథో వృషణావృషణ్వసు తావా మధ్య వామహే హవ్యేభిర్వాజినీవసు పూర్వీరిషయిషయం తాపసి క్షపః ఆవాం వాయిష్ఠో అశ్వినారథో జాతు శ్రుతో నారా ఉపస్తోమాం దురస్య దర్శనశ్రియేరాజీదశ్వినామన్యేషామృషన్వసు యుగం నిరుద్రాపరుషో అదిద్విషామానుషం వక్షోభిః పరిదీయత ఇయమ్ జిన్వావధూవర్ణా సుభస్పతీ ఉపానో జాతమశ్వినా రాజా విశ్వభూషా మఘవాహానా సువీరావనవచ్యుత ఆమే అస్య ప్రదీవ్యా అమింద్రనామత్యాగరం దేవాదేవేభిరద్యసచనస్తమా వయమ్ హి వాంగవామహవుక్షణ్యంతో వ్యశ్వమత్ సుమతిభిరుప విప్రావిహాగరం అశ్వినా స్పృశేస్తు హి కువిత్తే శ్రవదోహవం నేదీయత కూలయాత ఫణీం ఘృత వయ్యశ్వస్య శ్రుతం నరోతో మే అస్య వేదసః సజోషసావరుణో మిత్రో అర్జమా యువా దత్తస్య ధృష్ణ్యా యువాణీతస్య సూరిభిః అహరణ్యం శిక్షతం యో వాం యజ్ఞేభిరామృతో ధీవస్త్రావధూరీవ సపర్యంతా శుభే చక్రాతే అశ్వినా యో వామురువ్యతస్తమం చికేతతిర్వాయ్యం వర్తిరస్మినా పరీయాతమస్మయూ అస్మాభ్యం దువృణం వసూజాతం వర్తిర్వాయ్యం విషుద్రుహే యజ్ఞమోహసుర్గిరా వాహిష్ఠో వాంభవానాం సోమో దూతో హూవన్నరా యుగాభ్యాం భూత్వస్వినా యదతో దివో అర్ణవయషో వామదథో గృహే సుతమిన్మే అమర్త్యా ఉదస్యాశ్వే దజాపరీ వాహిష్ఠావాం నదీనాం సింధుర్హిరణ్యవర్తని స్మదేతయా సుకీర్త్యాశ్వీనా శ్వేతయా ధియా మహేథే శుభ్రజావానా యుక్ష్మాయుత్వం వధాతః యువస్వపోష్యావసో ఆన్నో వాజో మధుపిపాస్మాకం సవనాగహి తవ వాజవృతస్పతే త్వష్టుర్జామాతరద్భుత అపాం శ్యామృణీమహే త్వష్టుర్జామాతరం వయమీశానం రాజయీమహే సుతావంతో వాయుం యుమ్నాజనా సహ వాయో యాహి శివా దివో వహస్వాసు స్వస్యం వహస్వమహపృథుపక్షసారథే వాం హి సుప్సరస్తమం విఖరణేషు భూమహే గ్రావాణం నాశ్వపృష్టం మంహనా సత్వం నో దేవమన సావాయో మందానో అగ్ర్యః కృధివాజాం అపోధియాః అగ్నిరుక్తే పురోహితో ద్యావాణాభరిరద్ధరే విద్రాయామరుతో బ్రహ్మనస్పతిం దేవాంగవోవరేణ్యం ఆశృంగాది పృథివీం వనస్పతీనక్తమోషధీ విశ్వేదనోవతో విశ్వవేదోధీనా భూత ప్రావికారాః ేషు భూర్య ఆదిత్యేషు ప్రవరుణే ధృతవ్రత మరుత్సు విశ్వభారుషు విశ్వేష్మానవే విశ్వవేదశోభువన్ అనిష్టేభిః పాయుభిర్విశ్వవేదశోయంతామో మృగం శబ్దిః ఆనో అద్య సమానసోగంతా విశ్వే సజోషసః విచారిరామరుతో దేవ్యది చేతదనేపస్యేమహి అభిప్రియాపాదతో యావో అస్యా హవ్యామిత్రప్రజాధన ఆబర్హిరింద్రోవరూరస్తురాదిత్యాసస్వతం పునః వజంబో వృక్తబర్హిషో హిత ప్రాయతృగ సుతతో మాతో వరుణ వామహే మనుష్మదిద్ధాగ్నయః ప్రజాతమరుతో విష్ణో అశ్వీనాభూషణ్మాగీనజాభియా ఇంద్రాజాదు ప్రథమస్యభృషాయో వృత్రహాగ్నే వినో దేవాసో అద్రుహోచ్ఛిద్రం ధర్మ యచ్చత అనదూరాద్వాసవోను చిరంతితో వరూధమాదర్శి అస్తివస్వజాత్యం విషాదసో దేవాసో అస్త్యాప్యం పూర్వస్మై సుపితాయ వోచతమక్షూనాయనవ్యాసే ఇలాహి ఉపస్తుతిమిదా వామస్య భక్తయే ఉపారో విశ్వవేదసో నమస్యురాంగద్రక్షణ్యామివ ఉదృశ్యవసరిదాసు ప్రణీతయోస్థాదూర్ధోవరేణ్యః నిర్దిపాదశ్చతుష్పాదో అర్థినో విశ్రంపదయుష్ణవాః దేవం దేవం భోపాసే దేవం దేవమభిష్టాయే దేవం దేవం భువే మవాచ సాతజే గృణంతో దేవ్యాభియా దేవాసో యుష్మామన వేసమన్యభో విశ్వే సాకం సరాదయః ేమో అద్యతే పరం తుచేతు నోభవంతు పరిభోపిదాః ప్రవస్వం సామ్యదృఢస్థం సముపస్తుతీనాం నతం ధూర్తిర్వరుణమిత్రమధ్యం యో బోధామభ్యోవీధత్ ప్రసక్షయం విరదేవి మహీర్షో యో భోపరాజరాసతి ప్రజాభిర్జాయతే ధర్మ నస్పర్యరిష్ట సర్వజేధతే యుధస్సుకేధిర్యాధ్వన అర్యమా మిత్రో వరుణ సరాదయోయంత్రాయం తే సజోషస అర్జే జిరస్మే కృణు ధాన్యం జనం దుర్గే జిరాధరణం ఏనాదీరస్మాదరణి పరోనుధాశ్రేధం దీవినశ్యతు యదద్యదూర్యబుద్ధ్యతి ప్రియక్షత్రాహృతం దధా అన్యం రజి ప్రభుధి విశ్వవేదసో యద్వా మధ్యం దీనే దివ యద్వాభిరిత్వేరాసురాహృతం యతే చర్జర్యేమ విదాసుషే వయమదతో వసవో విశ్వవేదస ఉపస్థేయామధ్యసూరగుదీతేయం మధ్యం దీన ఆదుతి వామం ధత్తమనవే విశ్వవేదసో జుహ్వానాయ ప్రచేదసే వయమ్ తద్వస్వం రాజా వృణీమహే పుత్రో నవాహువాయ్యం అశ్యామదాదిత్యాయుక్వాతో హవిర్యే నవస్యోనసామహై ఏ త్రింశదిత్రయస్మరో దేవాసో బలిరాసనన్ విదం నహద్విదాసనన్ వరో నో మిత్రో అర్యమాస్మద్రాదిషాతో అగ్నయాః పత్నీ వంతో వశకృతావః ేనో గోపా పాచ్యాస్తవురక్తయిత్థాన్యగురస్తాత్సర్వయాభిషాదేవాత్సేవాచనవత్యాప్తరిష్టయ సప్తద్యుమ్నాన్యేషాం సప్తోధిశ్రియోధిరే మధురే గోవిరో నూనరోజుభాజ్యంగిరణ్యం యో నిమేక ఆసాద్యోగోంతర్దేవేషు మే ధీర మాధీమేకో బిభర్తి హస్త ఆయీమంతర్దేవేషు విద్రూభి వజ్రమేకో బిభర్తి హస్తీతం తేన వృత్రాణి జిఘ్నతే సిగ్మేకో విభర్తి హస్త ఆయూధం సుధీరుగ్రోజలాషభేషజ అసలేక పీపాయతస్కరోయతేదీనా ీణ్యేకాగాయో విచక్రమేత్ర దేవాసో మదంతి విభిర్వాచరేకజాసహ ప్రభాసేవసన సోద్వాచక్రాదేవాది సంరాజా సర్పిరా సుతి అరచరేకేమహితామన్వసే నూర్జమరోచయన్ నహి భో అస్యర్భగో దేవా సోనకు మారకః విశ్వే సతో మహాంతయితి స్తుతాగో అరధారిషాదశోజేస్తత్రయశ్చత్రింశశ్చ మనోర్దేవాయజ్ఞియాసః తేన స్రాద్ధం దేవదనూనో అధివోచత మానఃపథ పిత్యాన్మానమాదీ దూరం నైష్టవరావతేవాదయిహన విశ్వే వై స్వానరాభూత అస్మభ్యం సర్వ సప్రసోగవే స్వాయత యోజాయత్సునవచ్చపదాది బ్రహ్మేంద్రశ్చరాగణ అస్మై సోమ్రత ఆశిరం కాళితం సక్రో అంహస్యుమాద్రో దేవదూతూరువత్ విశ్వామన్మన్న మిత్రియా ప్రజావతి గృహే సంతిధేనుమతీయే దంపతీ సమనసమృత ఆచావత దేవాసో నిత్యయాశిరా ప్రతిప్రాశవ్యాంగిత సంయంచాబరిహిరా సాతేషు వాయన నేవామృత సుమతిమో గుక్షత శ్రో బృహద్దీవాసర పుత్రిణాకుమారిణా విశ్వమాజుర్జస్మృత ఉభాయిరణ్యదేశీగోత్రాకృతామృతాజకం సమూధో రోమసంభాతో దేవేషు కృణుతో దువాహ ఆసంపర్వతీమహే నదీనా ఆవిష్ణా సాభువాహ అయ్యో భూషారయద్భగస్వస్తి సర్వధాతమః ఉరుద్వా స్వస్తయే అనామదినర్వనో విశ్వో దేవస్య మనసా ఆదిత్యానామనేహయిత్ యథాలోభ్యత్రో అర్యవామరుణస్వంతి గోపాః సుగారుదస్య పంథాః అగ్నిం వః పూర్వ్యం గిరా దేవమీలే వసూనాం పర్యంతః పురప్రియం మిత్రం నక్షేత్రసాధనం భక్షూ దేవవతో రథసూరో వా భృత్సుకాసూచిత్ దేవానాం జయన్మనో యజమానైరక్షత్యభీతయజ్వనోభువత్ న యజమానరిష్యసి న సున్వానమదేవయో దేవానాం జయన్మనో యజమాన ఇయక్షత్యభీతయజ్వనోభువత్ అకష్టం కర్మణానసన్న ప్రయోషన్నయోషది దేవానాం జయన్మనో యజమాన ఇయక్షత్యభీతయజ్వనోభువత్ అసతత్ర సువీర్యముదత్య దాశ్వస్యం దేవానాం జయన్మనో యజమాన ఇయక్షత్యభీతయజ్వనోభువత్ భద్రం నో అపీవాతయమనా హరిః ప్రగతాంగ్రీణకలం వారింద్రస్య గాసరా మదే సోమస్య వోచత యశ్రుతిం దమనర్షనిం విప్రుం దాసమహీశుభం ఉగ్రవిణం నపః న్యర్భూతస్య విష్టవం వర్ష్మాణం బృహతస్థీర కృషేతరింద్రవంశ్యం ప్రతిశ్రుతాయ వో దృఢతూర్ణా సమ్మగిరేరథి కుబేరు శ్రీప్రమూదయే సగోరస్వస్య విభ్రజం మందార సోమ్యేభ్యః పురం న సూరదర్షసి యది మేరారః సుతముక్తే వాదసేచనాః ఆరాదుపస్వదాగాహి వయం గాయే అవిశ్వసి స్తోతారీంద్రగిర్వణః త్వన్నో జిన్వసోమపాః ఉదనః పితుమాభరసంవ్రధానో అవీక్షితం మఘవన్భూరి దేవసు ఉదనో గోమతస్కృతి హిరణ్యవతో అశ్వినాః ఇలాభిః సంరభేమహి ృదలుసంభవామహే శ్రప్రకారశ్రమూలే సాధు కృణ్వంతమపాధే యంస్తేక్షతక్రదురాదీం కృణోతి వృద్ధ్య పురోపసూ సరశ్రక్రశ్చిదాగద్దానవాంగంతరాభర ఇంద్రో విశ్వాభిరుచిభిః ర్మాంసు పారస్వతస్వఘాంద్రమయంతారం మహి స్థిరం వృతనాశుశ్రవోజితం భూరేరీశా నమోజసీరస్ సచీనా నిజంతా సోమృతానా నగిర్భక్తా నాద్యుతి నూనం బ్రహ్మణా వృణం రాశూనామస్తి సుంభతాప్రతాపే పన్యైరుపగాయతపన్యముక్తాని సంసత బ్రహ్మాగృణోతపన్యజిత్ పన్యాదబ్ధిరక్షత సహస్రా భాజ్యవృత ఇంద్రోయో యజ్వానో వృధ విలోచారస్వధా అనుగృష్ఠీనామన్ బాహువాః ఇంద్రపిబ సుతానాం ఇభస్వధీనవానాముదయస్తు గ్రేషతాః ఉతాయమింద్రయస్తవ అతీహిమన్యుషావినం సుషువాం సముపారణే ఇమం భ్రాతం సుతం పిబ ఇహి తిస్రః పరావత ఇహి వంచయనాం అతి ధేనా ఇంద్రామచాకాశత్ సూర్యో రశ్మిం యథా సృజాత్వా యచ్ఛంతు మేఘినాః నిమ్నమాపో న సధ్యగ్ అధ్వర్యవాదుహిషిం చ సోమం ధీరాజ శిప్రిణే భరాసుతస్య శీతజే యవుద్రః ఫలికం వినంగా అక్సింధూం రవాసృజత్ యోగోషు పక్వం ధారయత్ అహం రత్నమిదీషమౌర్ణ పాపమహేశుభం హిమేనాభిజ్జగద్భూతం ప్రవ ఉగ్రాయ నిష్ఠురేషాధాయ ప్రసక్షిణే దేవత్వం బ్రహ్మ గాయత యో విశ్వాన్యగ్నిమృతాగోమస్యమదే అంధసః ఇంద్రో దేవేషు చేతీ ఇహత్యాసమాజ్యాహరి హిరణ్యకేశ్యా బోధామభిప్రయోహితం సర్వాంచం పాపురుష్టుత ప్రియమేధస్తుతాహరీ సోమపేయాయ వక్షసః వజంఘత్వా సుతావంతాపో నరక్తబలిహిషః పవిత్రస్య ప్రసరణేషు వృత్రహన్వలి స్తోతార ఆసతే స్వరం జిత్వా సుతేన రూపసో నిరేక ముక్షిణాః కరాసుతం త్రిషానవోగమయింద్రస్వబ్ధీవంసకః ఖండేభిర్దృష్టమా దృఢద్వాజం దర్శితః శృణం శంకరూపం మఘవన్ వితర్షణే భక్షుగోమందమీమహే ఆదిగాయాంధ సోమదైంద్రాయ మేధ్యాదిథే సంవిశ్వర్యోజస్సుతేజా వజ్రీరథో హిరణ్యజా సుషవ్యసుదక్షిణయోజుకృణేరసహస్రాజశ్వరామఘలింద్రోజ పూర్భిరాజిత యోధీషితో యోగృతోయోస్మశ్రూషుశ్రిత విభూతజ్ఞం నశ్చన పురుష్ కౌరీవసాఖిన కయీం వేద సుతేసాపిబంతంకద్వయోదధే అయం యః పురో విభిరజ్యోజధామం దానశక్త్యం దధః దానామృగో న వారణః పూరుత్రాజరథం దధే నిష్భానియ మతా సుతే గమో మహాంశ్చరస్యోజధా జగభుగ్రస్యనిష్టస్థిరోరణాయసంస్కృతృతమేంద్రోషత్యాగమత్ సత్యమిృషేదృషజూర్ణోత వృషాహ్యుగ్రశృణేతావృో అర్భావతిశ్రుత వృషాణస్తే అభీతో వృషాకసా హిరణ్యజీ వృషారథో మఘభం వృషాఢాహరీ వృషాత్వం సచక్రతో వృషాసోతాధునోతు తే వృషం వృజీర్విన్నాభర వృషాదధం తే వృషాణం నజీష్వాదుభ్యం సాదర్హరీనా భగవాణభద్రో బ్రహ్మోక్తుక్రదో అహంగుజోరథిరస్తిధర్యమాని వృత్రహన్నేషాక్రదో అస్మాకమద్యాంద్రమం స్తోమం ధిష్మహామహ అస్మాకం తేజవనాసం దుసంత మామదాయజ్యుక్షసోమపాహిషస్తమ శాస్త్రే అన్యస్యరణ్యతి అస్మాయత్ ఇంద్రశ్చిద్ధారుదబ్రవీ స్త్రియా హాస్యం మనః ఉతో అహకృతం రఘుం సప్తీమదచ్యుగామిథునాపహతో రథం ఏవేద్ధోర్విష్ణముత్తరా అధ పశ్య స్వమోపరి సంతరాం పాదకౌహర మాతే శ్రీ బ్రహ్మా బభూవీథ ఏంద్రజాహరిపకం పశ్యివో అవృషదాతో దివీవాదో ఆత్వాదం నియోమీ ఘోషే నయచ్చతు దివో అవృషదాతో దివం జయదీవాదో అత్రిమిరేషాముధూను మృతా దివో అముష్యదాతో దివం జయదీవాసో ఆత్వాకన్వాహమం దేవాదాతే దివో అముష్యదాతో దివం జయదీవాసో దాయితే సుతానాష్ణేనూర్భపాయ్యం దివో అముష్యదాతో దివం జయదీవాసో స్మత్పూరం ధర్మాగాహి విశ్వతో ధీర్ణ భూతయే దివో అముష్యసాసతో దివం జయదీభావసో ఆనో యాహి మహేమతే సహస్రోతే సతామఘ దివో అముష్యసాసతో దివం జయదీభావసో ఆత్వాహోతామనుర్హితో దేవద్రావక్షదీభ్యః దివో అముష్యదాతో దివం జయదీభావసో ఆత్మా మదచ్యుతాహరీశేనం వక్షేవ వక్షత దివో అముష్యతో దివం జయదీవాసో ఆజాహ్యజాపలి స్వాహాస్ పీతయే దివో అముష్యతో దివం జయదీవాసో ఆనో జాహ్యుపశ్రుత్యుక్ేరూరమయాజిహ దివో అముష్యతో దివం జయదీవాసో ైరాధునో గహి సంభృతై సంభృతా స్వ దివో అముష్యతో దివం జయదీవాసో ఆయాహి పర్వతేభ్య సముద్రశాధిభిష్టపా దివో అముష్యతో దివం జయదీవాసో సహస్రా సూరద్రి దివ అముష్యతో దివం జయదీవాసో ఆనసహస్రశోభరాజుతాని దివ అముష్యతో దివం జయదీవాసో ఆయదింద్రశ్చద్వారే సహస్రం వసూరోజిషోజిష్టమశ్యం పశుం యద్రావాతరం హసో ఋషాసో రఘుష్యత ూరీవ పారావత్య రాతిషు గవచ్చక్రేష్ాజుషు తిష్టాంబర మధ్యా అగ్నిేంద్రేణ విష్ణూనాధిక్యైరుద్రైర్వసూభిస్వచాభువా సజోషాధూర్యేణ సోమం విపదమశ్విరా విశ్వాభిర్దేభిర్భువనేన వాజినా దివా పృథివ్యాభువా సజోషసాభుషసా సూర్యేణ చ సోమం పిబతమశ్వినా విశ్వైర్దేవైస్త్రిభిరేకాదశైర్మరుద్భిర్భృగోభిస్వచాభువా సజోషసాభుషసా సూర్యేణ చ సోమం పిబతమశ్వినా జుషేధాయజ్ఞం బోధతం హవస్య మే విస్తేహదే భౌసభనావగచ్చతం సజోషసాభుషసా సూర్యేణం నోమస్వినా సోమం జుషేధాయుపసేవ కన్యనాం విస్తేహదే భౌసభనావగచ్చతం సజోషసాభుషసా సూర్యేణం ీరోజుషేధామధ్వరం జోషేధాం విశ్వేహదే భౌసవనావగచ్చతం సజోషసాభుషసా సూర్యేణం నోగోషమశ్వినా హారిద్రమేవ పదసోవనే దుభసోమం సుతం మహిషేవగచ్చత సజోషసాభుషసా సూర్యేణ శత్రుర్భర్తిర్జాతమశ్వినా హంసావీవ పదసో అధ్వగావీవ సోమం సుతం మహిషేవగచ్చత సజోషసాభుషసా సూర్యేణ శత్రుర్భర్తిర్జాతమశ్వినా శేనావీవ పదసో అభ్యదాతజే సోమం సుతం మహిషేవగచ్చత సజోషసాభుషసా సూర్యేణ శత్రుర్భర్తిర్జాతమశ్వినా వివాదం చృప్నుదం చాగచ్చతం ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసాభుషసా సూర్యేణ చోజ్జం నో ధత్తమశ్వినా జజాతం చ ప్రస్తూతం చ ప్రజావతం ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసాభుషసా సూర్యేణోజ్జం నో ధత్తమశ్వినా శతం చోజాతం చ మిత్రిణ ప్రజాం చ ధత్తం ద్రవీణం చ ధత్తం సజోషసాభుషసా సూర్యేణోజ్జం నో ధత్తమశ్వినా మిత్రవరుణవంతమంత మరుత్వం తాజరితుర్గచ్చతో హవం సజోషసూషసా సూర్యే నిత్యైర్యాతమశ్వినా అంగీరస్వంత బుధ విష్ణువంత మనస్సంత చతుర్గచ్చోహవం సజోషసూషసా సూర్యే నిత్యైర్యాతమశ్వినా ఋభువంతృగనాభాజవంతమంతృతర్గచ్చోహవం సజోషసూషసా సూర్యే నిత్యైర్యాతమశ్వినా బ్రహ్మ జిన్వతముత జిన్వతం భియోహతం రక్షాం దిషేధతమమీవాః సజోషసా వృషసా సూర్యేన చ సోమం సోమ్వతో అశ్వినా క్షత్రం జిన్వతముత జిన్వతం రేణుహతం రక్షాం దిషేధతమమీవాః సజోషసా వృషసా సూర్యేన చ సోమం సోమ్వతో అశ్వినా ధేనోర్జింబతముత జింబతం విశోహరం రక్షాం ద్విషేధతమమీవాః సజోషసావృషసా సూర్యేణ చ సోమం సంవతో అశ్వినా అత్రేవలక్షణం సూర్యస్తుతిం స్వస్య సంవతో మనచ్యుతా సజోషసావృషసా సూర్యేణాశ్వినా అన్యం స్వర్గాంగ్యవదృషతం ద్రష్టుపస్య సంవతో మనచ్యుతా సజోషసావృషసా సూర్యేణాశ్వినాతిరో అన్యం తస్మింగ్రీవయచ్చతమధ్వరాపశ్యావాస్వస్య సంవతో మనచ్యుతా సజోషసావృషసా సూర్యేణాశ్వినాతిరో అన్యం అపాగ్రథం నియచ్చతం పిబతం సౌమ్యం మధు ఆయాతమశ్రియాగతమశుర్వామహం భూమే ధత్రం రత్నాని దాసుషే నమో భాగే ప్రసీదే అధ్వరే నారావివక్షణస్య పీతయే ఆయాతమశ్రియాగతమశుర్వామహం భూమే ధత్రం రత్నాని దాసుషే స్వాహాకృతం సుతస్య దేవాబంధస ఆయాతమశ్వినాగతమశ్యుర్వామహం భూమే ధత్తం రత్నాని దాసుషే అమితాశీరుం పరో వృక్షవర్హిభక్తి భాసో మమ్మదాజకం సక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతానాభుద్రజ సమప్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే రామస్తోతారం మఘవన్న భత్వాంగిభాసో మమ్మదాజకం సదక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతానాభుద్రజ సమప్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే ఊర్ధ్వదేవాంగవశ్యోజసాత్వాం విభాసో మమ్మదాజకం సదక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతనాభురుద్రజ సమప్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే జనిషాధిభోజనితృథివ్యాసిభాసోమ్మదాజకం సదక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతనాభురుద్రజ సమప్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే జనితాగవామసిభాసో మమ్మదాజకం సదక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతనాభుద్రజ సమప్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే అత్రీనాం సోమామద్రివో మహస్త్రిభిభాసో మమ్మదాజకం సదక్రతో జందే భాగమధారజన్ విశ్వాశ్రేహానృతనాభుద్రజ సమత్సుజిన్ మరుత్వాంగింద్రతత్వతే ృణుయృణ్వతమేకయన్ నృషాచయంద్ర బ్రహ్మాణి వర్ధయన్ ేష్వాధ పరస్వీవతీంద్ర విశ్వాభిరుచిభి మాధ్యం దినశ్రహన్నేద్యోమస్వ్రివ సేహాన ఉగ్రపృతనాభిద్రుభ సజీవతీంద్ర విశ్వాభిరుచిభి భువనస్ రాజసి సజీపతీంద్ర విశ్వాభిరుచిభి మాధ్యంద్రియశతవనశ్రవత్రహన్నేద్యోమస్వ్రివ స్థావాజసి మేకయుచ్చీపతీంద్ర విశ్వాభిరుచిభి మాధ్యం దినశ్రవత్రహన్నేద్యోమస్వ్రివ క్షేమస్ ప్రయుగస్తీపతీంద్ర విశ్వాభిరుచిభి మాధ్యం దినశ్రవత్రహన్నేద్యోమస్వ్రివ క్షత్రాయత్వమవాసిలత్వమావిషసదీపతీంద్ర విశ్వాభిరుచిభి మాధ్యం దినశ్రవత్రహన్నేద్యోమస్వ్రివ ృణుయృణోరేకృతమేకయ్రాచింద్రక్షత్రీ వర్ధయన్ సహిస్థరిత్రిజాతీవాదేషు కర్మసు ఇంద్రాగ్నేతోధతం ఇంద్రాగ్నేతోధతం ఇదం వాజిరం మధ్వదుఃఖం మధ్యేభిర్నరా ఇంద్రాగ్నేతోధతం యుషేతమిష్టజే సుతం సోమం సతస్తుతి ఇంద్రాగ్నేగతం నరా ఇమాజూషేధామ్రాజేర్హవ్యాన్యోహో ఇంద్రాగ్నే ఆగతంగరా ఇమాంగ్రాయత్రవర్తనిం జుషేధాం సృష్టిం మమ ఇంద్రాగ్నే ఆగతంగరా రాతర్యావభిరాగతం దేవేభిర్జేన్యావసు ఇంద్రాగ్నే సోమపీతలే స్వస్వతోత్రీనా శృణుతం భవం ఇంద్రాగ్నే సోమపీతలే ప్రభూతలే ధీరా ఇంద్రాగ్నే సోమపీతలే ఆహం సరస్వతీ వదోరింద్రాగ్నో వృణే యాభ్యాంగాయత్నమృత్యే అగ్నిమస్తోమీలాయ్యై అగ్నిర్దేవాదతే కవిరంతశ్చరూచ్యా అన్నభంతామన్యేతామకస్తూషు సంతా అర్యోరాదీరిక్షన్మాన్మాభ్యాంగం ఘతం నుహ్వాసని తదేవే ప్రతిగిధ్యి పూర్వశివో దూతో విరస్వతో నభంతామన్యకేత మే ృతతి ఊర్జాహూర్వధూనాస్తమయోధే విశ్వస్యై దేవహూత్యైనభం తామన్యకేత మే అచీకేతీయ్యేన కర్మణ సహోదాదీనాీనాభిరీవృతీనోచేత ప్రదీయా అన్నం దాన్యకేత మే.